చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గల గలలాడగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించి పోగ ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు ఇరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక ఆడవే మయూరి నటన మాడవే మయూరి కుల కెన్నయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి హాల నేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవ చరుని దహించగా తిని కోలు పడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత పూకృతుల కనులలోన కనుపమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన ఈ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాదవే